పిల్లమ్మా బాగున్నవే, నా చిన్న బాగున్నదే, అలల పైన రూపు ఏమున్నదే, నది మురిపిస్తున్నదే. సరపదమంటూ సరపదమంటూ సరిగమలో నాతో సాగవే. ఒరే జా పిల్లమ్మా బాగున్నవే, నా చిన్న బాగున్నదే, అలల పైన రూపు ఏమున్నదే, నది మురిపిస్తున్నదే. మిలమిల మెరుపులిలా, తారకల తల తల తలుకులిలా, వీచే గాలై నిన్ను చేరాలా, ఎగిసే అలనై నిన్ను తాకాలా. నడిచే నీ నీడై నీ తోడై నీ వెంటే ఉండాలా. ఒరే జా బిల్లమ్మా బాగున్నవే, ముసినబ్బు బాగున్నదే, అల్లల పైన రూపు ఏమున్నదే, మది మురిపిస్తున్నదే. ఎదపై వాలనెలా, కన్నులలో నవమై చేరినెలా, నడిపే ప్రతిమై నిన్ను చేరాలా, మదిలో మురిసే సిరి కావాలా. మెడలో వరమాలై చెలికాడై ఏడడుగులు నడవాలా. ఒరే జా పిల్లమ్మా బాగున్నవే, నా చిన్నబ్బు బాగున్నదే, అలల పైన రూపు ఏమున్నదే, నది మురిపి. సరిగమలో నాతో సాగవే. ఒరే జా బిల్లమ్మా బాగున్నవే, నా చిన్నబ్బు బాగున్నదే, అలల పైన రూపు ఏమున్నదే.